యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. వేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాజురానిదే రాగబంధమే లేదే. యదుకుమారుడే లేని వేళలో ఎతలు రగిలినే రాధ గుండెలో, యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో పాపం నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపో.